గుండ్రంగా ఉంది. పుస్తకం 8వ భాగం. నేలలో ఓ కొయ్యని నిటారుగా పాతాము అనుకుందాం. సూర్యకాంతి సూటిగా పైనుండి పడితే కొయ్యకి నీడ పడదు. కాంతి వాలుగా పడుతున్నప్పుడే కొయ్య నీడ పడుతుంది. వాలు పెరుగుతున్న కొద్దీ నీడ పొడవు పెరుగుతుంది. ఉదాహరణకి, ఒకే పొడవు ఉన్న రెండు కర్రలని 500 మైళ్ళ ఎడంలో నేలలో పాతాం అనుకుందాం. ఒక సమయంలో సూర్యుడు ఈ రెండు కర్రలలో ఒకదాని నడినెత్తి మీద ఉన్నాడు అనుకుందాం. దానికి అసలు నీడ పడదు, కానీ రెండవ కర్రకి చిన్న నీడ పడుతుంది. భూమి చాలా పెద్ద గోళం, అయితే 500 మైళ్ళ దూరంలో కొంచెమే వంపు తిరుగుతుంది. రెండవ కర్ర వద్ద కాంతి కొంచెం ఏటవాలుగా మాత్రమే పడుతుంది. కానీ భూమి చాలా చిన్న గోళం, అయితే 500 మైళ్ళ దూరంలో చాలా వంపు తిరుగుతుంది. రెండవ కర్రకి పొడవాటి నీడ పడుతుంది. భూమి మీద రెండు విభిన్న ప్రాంతాలలో నీడల పొడవుల తేడాను బట్టి ఆ రెండు ప్రాంతాల మధ్య దూరం కూడా తెలిస్తే, ఈ సమాచారం ఉపయోగించి జ్యామితి సిద్ధాంతాల సహాయంతో భూమి పరిమాణం ఎంతో లెక్కించవచ్చు. ఎరటోస్థినీస్ ఇలా పథకం వేశాడు. సంవత్సరంలో అతి దీర్ఘమైన పగలు ఉన్న దినం జూన్ 21వ తేదీ కనుక దక్షిణ ఈజిప్ట్లో ఓ నగరమైన సయిన్ నగరంలో పాతిన ఓ కర్రకి మిట్ట మధ్యాహ్నం సమయంలో నీడపడదు. ఎరటోస్థినీస్ ఉత్తర ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా నగరంలో పనిచేసేవాడు. నేలలో పాతిన కర్ర నీడ రోజులో వివిధ సమయాలలో వేరువేరు పొడవులు ఉంటుందని అతనికి తెలుసు. అంతేకాక సయీన్ నగరం అలెగ్జాండ్రియాకి 500 మైళ్ళ దూరంలో ఉందని కూడా తెలుసు. ఈ సమాచారాన్ని బట్టి అతడు భూగోళం చుట్టుకొలత 25,000 మైళ్ళని, వ్యాసం 8,000 మైళ్ళని అంచనా వేశాడు. ఎరటోస్థినీస్ లెక్కలతో అందరూ ఏకీభవించలేదు. ఇతగాడు భూమిని మరీ పెద్దది చేసేస్తున్నాడు అని భావించారు గ్రీకు పండితులు. మరికొందరు కొత్త లెక్కలు వేసి భూమి చుట్టుకొలత 18,000 మైళ్ళు దాటి ఉండదు అని అంచనా వేశారు. ప్రాచీన గ్రీకులకి ఈ రెండవ సంఖ్య కొంచెం విశ్వసనీయంగా అనిపించింది. క్రీస్తు శకం 150 ప్రాంతాలలో టోలెమీ అనే గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త ఉండేవాడు. ఇతగాడు భౌగోళిక శాస్త్రం మీద రాసిన ఓ పుస్తకంలో భూమి పరిమాణంగా 18,000 మైళ్ళ సంఖ్యను తీసుకున్నాడు. ఆ రోజుల్లో టోలెమీ చెప్పిందే వేదవాక్కు. నాటి నుండి ఓ 1,000 ఏళ్లకు పైగా టోలెమీ మాటే చెల్లింది. పండితులంతా ఆ సంఖ్యనే కిక్కురు మనకుండా స్వీకరించారు. క్రీస్తు శకం 1400 ప్రాంతాలలో భూమి ఆకృతి ఏమిటి అన్న ప్రశ్న గొప్ప ప్రాముఖ్యతని సంతరించుకుంది. తూర్పు ఆసియా దేశాలతో వాణిజ్యం సాగించాలన్న ఉత్సాహం పశ్చిమ యూరప్ దేశాల్లో బలంగా ఉండేది. ఇండియా, చైనా, జపాన్ ఆగ్నేయ ఆసియాకు చెందిన ద్వీపాలతో వ్యాపారం చేయాలని తహతహలాడేవారు. వీటినే ఇండీస్ అనేవారు. ఆ సుదూర దేశాలలో యూరోపియన్లకి కావలసిన పట్టు, సుగంధ ద్రవ్యాలు మొదలైన ఎన్నో వస్తువులు లభ్యమవుతాయి. దురదృష్టవశాత్తు ఇండీస్ చేరటానికి సులభమైన మార్గమేమీ లేదు. నేల మీద 1,000 మైళ్ళు ప్రయాణించి చేరుకోవచ్చు, కానీ ఆ ప్రయాణం యూరోపియన్ దేశాలకి శత్రుదేశాల ద్వారా సాగాల్సి ఉంది. సముద్రం ద్వారా ఇండీస్ చేరుకోవచ్చు, కానీ దారేమిటో ఎవరికీ తెలియదు. ఒక మార్గం ఏమిటంటే ఆఫ్రికా ఖండం చుట్టూ పయనించటం, కానీ ఆ రోజుల్లో ఆఫ్రికా ఖండం రూపురేఖలు ఎవరికీ తెలియవు. రమారమి క్రీస్తు శకం 1418 ప్రాంతాలలో ఆఫ్రికా తీరాన్ని పర్యటించి రమ్మని పోర్చుగల్ దేశం ఓడల్ని పంపించింది. ఆ తరువాత 70 ఏళ్లకు కానీ ఓ పోర్చుగల్ నావికుడు ఆఫ్రికా దక్షిణ కొమ్మును చేరుకోలేదు. ఇంతలో క్రిస్టఫర్ కొలంబస్ అనే ఇటాలియన్ నావికుడు అసలు ఆఫ్రికా ఖండం చుట్టూ ప్రయాణించడం అవసరమా అని ఆలోచించసాగాడు.